నృసింహ పూర్వ తాపిని ఉపనిషత్ 1-3 ఖండము శ్లోక తాత్పర్య పుష్పం యత్తుర్యంకారాగ్ర పరాభూమిస్తరవరాసనం ప్రతియోగి వినిర్ముక్తౌర్యంతుర్యమహం మహః 1 ఖండము నృసింహ సామ మంత్రము యొక్క 4 పాదములు ఓం ఆపో వా ఇదమాసంస్తత్సలమేవ స ప్రజాపతిరేకః పుష్కరపర్ణే సమభవత్ తస్యాంతర్మనసి కామః సమవర్తత ఇదం సృజేయమితి తస్మాద్యపురుషో మనసాభిగచ్చతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి తదేశభ్యనుక్త కామస్తదగ్రే సమవర్తతాధి మనసో రేతః ప్రథమం యదాసీత్ సతో బంధుమసతి నిరవిందన్హృది ప్రతిష్య కవయో మనీషేతి ఉపైనం తదుపనమతి యత్కామో భవతి య ఏవం వేద 1.1 జగత్కు కారణకార్యములు ఆత్మయే ఓం అపోవా ఇదం అసత్ సలిలం ఏవ ఓం సచ్చిత్ ఆనందస్వరూపమైన పరమాత్మయే ఏకమై అఖండమై ఉండెను ఈ అసత్ రూపమైన జగత్తు పరమాత్మ ఎందు నిశ్చలమైన నీరే అయి ఉండెను అనగా స్వతః సిద్ధత లేని జగత్తు నీరు వలె అఖండముగా నామరూప భేదరహితముగా అవ్యక్తముగా స్వతః సిద్ధుడైన పరమాత్మయందే పరమాత్మయే ఉండెను స ప్రజాపతః ఏకః పుష్కరపర్ణే సమభవత్ ఆ నీటిలో ప్రజాపతి ఒక్కడు తామరాకుయందు ప్రకటితమై ఉండెను అనగా ఏ విధముగా అయితే నీటిపైన ఉన్న తామరాకు యొక్క కాండము నీటి లోతులలో ఉండునో అట్లే మొట్టమొదటి ప్రజాపతి యొక్క మూలము పరమాత్మయందే ఉన్నది అనగా పరమాత్మయే ప్రజాపతిగా అయి ఉండెను తస్య అంతర్మనసి కామః సమవర్తత ఇదం సృజయం ఇతి ఆ ప్రజాపతి యొక్క అంతరహృదయముందు కామము ఉదయించెను ఈ విధముగా తనను తాను ప్రజారూపముగా సృజింపచేసుకునెదను అని అనగా పరమాత్మయే ప్రజాపతి సంకల్పమై ప్రజలుగా తానే అయ్యెను కామము కూడా పరమాత్మయే భేదరహితత్వము నందు కల్పిత భేదత్వమే కామము తస్మాత్ యత్ పురుషో మనసా అభిగచ్చతి తత్వాచా వదతి తత్కర్మణా కరోతి కావున ప్రజాపతిలో హిరణ్య గర్భునిలో కల్పిత విభాగమైన జీవుడు కూడా అప్రతిఘటమైన కామముచే ఏ విధంగా మనస్సులో ప్రేరేపితుడగునో అదే వాక్కుతో చెప్పును అదే కర్మతో చెయ్యును అనగా ప్రతి జీవుని యొక్క వాక్కుకు మయ్యు కర్మకు పరమాత్మ ఆధార కామరూపేణ ప్రజాపతియే ప్రేరణ తత్ ఏష అభ్యనుక్త ఇది ఈ విధంగా ఋగ్వేద శృతులలో చెప్పబడినది కామః తత్ అగ్రే సమవర్తత అధి మనసో రేతః ప్రథమం యద్ ఆసీత్ దానికి జగత్కు ముందు కామము మొట్టమొదటగా ప్రజాపతి యందు ఏర్పడును అదే జీవుని మనస్సునందు సంకల్పరూపముగా ప్రథమముగా చిగురించును సతో బంధుం అసతి నిరవిందన్ హృది ప్రతిష్య కవయో మనీషా ఇతి మనస్సులో ఉదయించే కామమునకు ఆధారము ఏదని తమ హృదయములో పరిశోధించి అసత్ జగత్కు సత్తునకు గల సంబంధమును దర్శించినవారు విజ్ఞానులు అని ఉపయేనం తత్ ఉపనమతి యత్కామో భవతి య ఏవం వేద ఎవరైతే పరిశీలనగా కామమును అనుసరించి దాని మూలమునకు దగ్గరగా వెళ్ళెదరో ఆ కామమే తాము అగుదురు వారే ఈ విధముగా దానిని తత్ తెలుసుకున్నవారు అనగా భేదదృష్టికి కారణమైన కామమునకు మూలము అభేదతత్వమైన పరమాత్మయే తామని తెలుసుకుని స్థిమితం చెందుదురు స తపోతప్యత స తపస్తప్త్వ స ఏతం మంత్రరాజం నారసింహమానుష్టభమప్స్యత్తేన వై సర్వమిదమసృజత యదిదం కించ తస్మాత్ సర్వమానుష్టుభమిత్యాచక్షతే యదిదం కించ అనుష్టుభో వా ఇమాని భూతాని జాయంతే అనుష్టుభా జాతాని జీవంతి అనుష్టుభం ప్రయంత్యభిసంవిశంతి తస్యేషా భవతి అనుష్టు ప్రథమా భవతి అనుష్టుభుత్తమా భవతి వాగ్వా అనుష్టుప్ వాచేవ ప్రయంతి వాచోద్యంతి పరమా వా ఏషా ఛందసాం యదనుష్టుభితి 1.2 నారసింహ అనుష్టుప్ మంత్ర సామము స తపో అతప్యత స తపః తప్త్వా అతడు హిరణ్యగర్భుడు తపస్సు తపించెను అతడు తపస్సు చేసినవాడే స ఏతం మంత్రరాజం నారసింహం అనుష్టుభం పశ్యత్ అనుష్టుభా ఛందస్సులో ఉన్న నారసింహ మంత్రరాజమును దర్శించెను తేన వై సర్వం ఇదం అసృజత్ దానిచేతనే ఈ సర్వమును సృజించెను తస్మాత్ సర్వం అనుష్టుభం ఇతి ఆచక్షతే కావున సర్వము అనుష్టుభం అని సూచింపబడెను యత్ ఇదం కిం చ అనుష్టుభా ఏవ ఇమాని భూతాని జాయంతే ఏ కొంచెమైనను అనుష్టుభమే అందునుండే ఇక్కడి భూతములు ప్రాణులు జనించును అనుష్టుభా జాతాని జీవంతి, అనుష్టుభం ప్రయంతి అభిసంవిశంతి. అనుష్టుభముచేతనే జనించినవి జీవించుచున్నవి, అనుష్టుభములో ప్రవేశించి ప్రళయం చెందుచున్నవి. తస్య ఏషా భవతి, దానికి సంకల్పము రుక్కులలో ఉన్నది. అనుష్టుప్ ప్రథమా భవతి, అనుష్టుప్ ఉత్తమా భవతి. అనుష్టుపే ప్రథమమైనది, అనుష్టుపే ఉత్తమమైనది. వాగ్వా అనుష్టుప్ వాచ ఏవ ప్రయంతి వాచ ఉద్యంతి. వాక్యే అనుష్టుప్, అనుష్టుప్ వాక్కులోనే లయమగును, వాక్కులోనే ఉదయించును. పరమ ఆవా ఏషా ఛందసాం యత్ అనుష్టుప్ ఇతి, ఛందస్సులలో పరమ ఉత్కృష్టమైనది ఈ అనుష్టుప్. ససాగరాం సపర్వతాం సప్తద్వీపాం వసుంధరాం తత్సామ్నః. ప్రథమం పాదం జానీయత్ యక్ష్గంధర్వాప్సరోగణ సేవితమంతరిక్షం. తత్సామ్నో ద్వితీయం పాదం జానీయద్వసరుద్రాదిత్యే సర్వైర్దేవైః సేవితం దివం. తత్సామ్నస్తృతీయం పాదం జానీయత్ బ్రహ్మస్వరూపం నిరంజనం పరమవ్యోమ్నికం. తత్సామ్నశ్చతుర్థం పాదం జానీయాద్యో జానితే సోముతత్వం చ గచ్చతి. ఋగ్యజుసమాథర్వాణశ్చత్వారో వేదాః సాంగాః సశాఖాశ్చత్వారః పాదా భవంతి. 1.3 నారసింహ సామమునకు 4 పాదములు. సామము అనగా సమత్వము, ఏకత్వము. ససాగరాం సపర్వతాం సప్తద్వీపాం వసుంధరాం తత్సామ్నః ప్రథమం పాదం జానీయత్. 1. సాగరములతో, పర్వతములతో, సప్తద్వీపములతో కూడిన భూమిని ఆ సామము యొక్క ప్రథమ పాదముగా తెలుసుకొనవలెను. యక్ష గంధర్వ అప్సరోగణ సేవితం అంతరిక్షం తత్సామ్నో ద్వితీయం పాదం జానీయత్. 2. యక్ష గంధర్వ అప్సర గణములచే సేవితమైన అంతరిక్షము ఆ సామము యొక్క ద్వితీయ పాదముగా తెలుసుకొనవలెను. వసురుద్ర ఆదిత్యేహ సర్వేహ దేవేహ సేవితం దివం తత్సామ్నః తృతీయం పాదం జానీయత్. 3. వసువులు, రుద్రులు, ఆదిత్యులు సర్వదేవతలచేత సేవితమైన దైవలోకము, ద్విలోకము ఆ సామము యొక్క తృతీయ పాదముగా తెలుసుకొనవలెను. బ్రహ్మస్వరూపం నిరంజనం పరమం వ్యోమకం తత్సామ్నః చతుర్థం పాదం జానీయత్. 4. బ్రహ్మస్వరూపము నిరంజనము అయిన పరమాకాశము ఆ సామము యొక్క 4వ పాదముగా తెలుసుకొనవలెను. అనగా విశ్వము, విశ్వధర్మములు అన్నీ నారసింహ సామమే. యో జానితే సో అమూతత్వం చ గచ్చతి. ఎవరు ఈ విధముగా తెలుసుకునెదరో వారు అమూతత్వము పొందెదరు. ఋక్ యజుః సామ అథర్వాణః చత్వారో వేదాః సాంగాః సశాఖాః చత్వారః పాదా భవంతి. దానికి అంగములతో, శాఖలతో కూడిన ఋక్, యజుర్, సామ, అథర్వణమను 4 వేదములు 4 పాదములుగా అయి ఉన్నవి. వేదములు అనగా తెలియబడినదంతా నారసింహమేమే. కిం ధ్యానం కిం దైవతం కాన్యంగాని కాని దైవతాని కిం ఛందః కరుషిరితి. 2. సహోవాచ ప్రజాపతేః సయోహ వై సావిత్ర్యస్యాష్టాక్షరం పదం శ్రియాభిషిక్తం తత్సామ్నోంగం వేద శ్రియ హైవాభిషిచ్యతే సర్వే వేదాః ప్రణవాదికాస్తం ప్రణవం తత్సామ్నోంగం వేద స త్రీన్లోకాంజయతి చతుర్వింశత్యక్షర మహాలక్ష్మీర్యజుస్తత్సామ్నోంగం వేద స ఆయుర్య సహ కీర్తి జ్ఞానేశ్వర్యవాన్ భవతి తస్మాదిదం సాంగం సామ జానీయాద్యో జానితే సోముతత్వం చ గచ్చతి. 1.4 నారసింహ సామమునకు 3 అంగములు. కిం ధ్యానం, కిం దైవతం, కాని అంగాని, కిం ఛందః కరుష్యః ఇతి ఆ నారసింహ మంత్రరాజ సామమునకు ఏది ధ్యానము, ఏది దేవత, ఏవి అంగములు, ఏది ఛందస్సు, ఎవరు ఋషి అనగా సహ ఉవాచ ప్రజాపతేః ఆ ప్రజాపతి ఇట్లు చెప్పెను. సయోహ వై సావిత్రస్య అష్టాక్షరం పదం శ్రియ అభిషిక్తం తత్సామ్నో అంగం వేద శ్రియ ఏవ అభిషిచ్యతే. 1. ఎవరైతే సావిత్రి యొక్క అష్టాక్షరములు శ్రీ శుభము తో కూడిన అభిషిక్తమైన పదమును ఆ సామమునకు అంగముగా తెలుసుకొనెదరో శ్రియము లక్ష్మి చేత అభిషేకించబడును. సర్వవేదాః ప్రణవ ఆదికాస్తం ప్రణవం తత్సామ్నో అంగం వేద స త్రీన్లోకాంజయతి. 2. అన్ని వేదములు ప్రణవము ఆదిగా కలిగినవే. ఆ ప్రణవము సామమునకు అంగముగా ఎవరు తెలుసుకునెదరో వారు 3 లోకములు జయించుదురు. చతుర్వింశతి అక్షరే మహాలక్ష్మ్యః యజుః తత్సామ్నో అంగం వేద సాయః యశః కీర్తి జ్ఞాన ఐశ్వర్యవాన్ భవతి. 3. 24 అక్షరాలయందు మహాలక్ష్మి రూపమైన యజస్సు ఆ సామము యొక్క అంగము అని ఎవరు తెలుసుకొనునో వారు ఆయువు, యశస్సు, కీర్తి, జ్ఞాన ఐశ్వర్యవంతులు అగుదురు. తస్మాత్ ఇదం స అంగం సామ జానియతియో జానితే సో అమృతత్వం చ గచ్చతి. కావున అంగములతో కూడిన ఈ సామమును తెలుసుకొనవలెను. ఎవరు తెలుసుకొనెదరో వారు అమృతత్వం పొందెదరు. సావిత్రీం ప్రణవం యజుర్లక్ష్మీం స్త్రిశుద్రాయనేచ్ఛంతి ద్వాత్రింశదక్షరం సామజానీయాద్యో జానితే సోమృతత్వం చ గచ్చతి సావిత్రీం లక్ష్మీం యజుః ప్రణవం యది జానీయాత్ స్త్రీ శూద్రః సముతోధో గచ్ఛతి తస్మాత్ సర్వదా నాచస్టే యద్యాచస్టే స ఆచార్యస్తెనేవ సముతోధో గచ్ఛతి. 3.15 ఉపదేశమునకు అర్హత. సావిత్రీం ప్రణవం యజుః లక్ష్మీం స్త్రీ శూద్రాయన ఇచ్ఛంతి సావిత్రిని ప్రణవమును యజుస్సు అను లక్ష్మిని స్త్రీలు శూద్రులు కొరకు కోరుకొనరాదు. మంత్రము 1.13 యందు స్త్రీ పురుషులు ఎవరైనా సామజ్ఞానమునకు అర్హులే అని ప్రత్యేకముగా చెప్పబడెను. కావున ఇక్కడ స్త్రీలు అనగా చపలత్వం కలవారు అని, శూద్రులు అనగా ఆచార విహీనులు అని మాత్రమే లింగార్థం తీసుకోవలెను. ద్వాత్రింశత్ అక్షరం సామజానీయత్యో జానితే సో అమృతత్వం చ గచ్చతి. 32 అక్షరముల సామమును తెలుసుకొనవలేను, దానిని ఎవరు తెలుసుకొనెదరో వారు అమృతత్వం పొందెదరు. సావిత్రీం లక్ష్మీం యజుః ప్రణవం యది జానీయాత్ స్త్రీ శూద్రః తుమూతో అధో గచ్చతి సావిత్రిని యజుర్లక్ష్మిని ప్రణవమును ఎవరైనా స్త్రీ లేదా శూద్రుడు తెలుసుకున్నచో మూతులే అధోగతి పాలగుదురు. తస్మాత్ సర్వదా నాచస్టే యది ఆచస్టే సాచార్యః తేన ఏవ సమూతో అధో గచ్చతి. కావున ఎప్పుడు వారికి చెప్పరాదు, చెప్పినచో వారితో పాటు చెప్పిన ఆచార్యుడు మూతుడై అధోగతి పాలగును. సహోవాచ ప్రజాపతియః అగ్నిర్వై దేవా ఇదం సర్వం విశ్వ భూతాని ప్రాణవా ఇంద్రియాణి పశవోన్నమభృతం సమ్రాట్ స్వరాట్ విరాట్ తత్సామ్నః ప్రథమం పాదం జానీయత్ ఋగ్యజుసమాథర్వరుప సూర్యోంతరాదిత్యే హిరణ్మయః పురుషస్తత్సామ్నో ద్వితీయం పాదం జానీయత్ యాఔషధీనాం ప్రభుర్భవతి తారాధిపతయః సోమస్తత్సామ్నస్తృతీయం పాదం జానీయత్ స బ్రహ్మా స శివః స హర్యః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్ తత్సామ్నశ్చతుర్థం పాదం జానీయాద్యో జానితే సోమృతత్వం చ గచ్చతి. 1.6 నారసింహ సామము యొక్క 4 పాదముల విశిష్టత. సహ ఉవాచ ప్రజాపతయః ఆ ప్రజాపతి చెప్పెను, అగ్నేహ వై దేవా ఇదం సర్వం విశ్వభూతాని ప్రాణవా ఇంద్రియాణి పశవో అన్నం అమృతం సమ్రాట్ స్వరాట్ విరాట్ తత్సామ్నః ప్రథమం పాదం జానీయత్. 1. అగ్నియును దేవతలు ఈ విశ్వములోని సర్వభూతములు ప్రాణములు ఇంద్రియములు పశువులు అన్నం అమృతం సమ్రాట్ స్వరాట్ విరాట్ ఇవన్నీ ఆ సామము యొక్క ప్రథమ పాదముగా తెలుసుకొనవలెను. ఋక్యజుః సామ అథర్వ రూపః సూర్యో అంతర ఆదిత్యే హిరణ్మయః పురుషః తత్సామ్నో ద్వితీయం పాదం జానీయత్. 2. ఋక్ యజు సామ అథర్వ వేదముల రూపుడు సూర్యుడు ఆదిత్యుని అంతరమైన హిరణ్మయుడైన పురుషుడు ఆ సామము యొక్క ద్వితీయ పాదముగా తెలుసుకొనవలెను. య ఔషధీనాం ప్రభుః భవతి తారాధపతః సోమః తత్సామ్నః తృతీయం పాదం జానీయత్. 3. ఎవడు ఔషధులకు ప్రభువు తారలకు అధిపతి అయిన సోముడో చంద్రుడు అతడు సామమునకు తృతీయ పాదముగా తెలుసుకొనవలెను. స బ్రహ్మ స శివః స హరిః స ఇంద్రః సో అక్షరః పరమః స్వరాట్ తత్సామ్నః చతుర్థం పాదం జానీయత్. 4. అతడే బ్రహ్మ అతడే శివుడు అతడే హరి అతడే ఇంద్రుడు అతడే అక్షరుడు పరమైనవాడు స్వరాట్టు ఆ సామము యొక్క 4వ పాదముగా తెలుసుకొనవలెను. యో జానితే సో అమృతత్వం చ గచ్చతి ఎవరు ఈ విధముగా తెలుసుకొనెదరో వారు అమృతత్వం పొందెదరు. ఉగ్రం ప్రథమస్యాద్యం జ్వలం ద్వితీయస్యాద్యం నూసింహం తృతీయస్యాద్యం మృత్యుం చతుర్థస్యాద్యం సామజానీయాద్యో జానితే సోమృతత్వం చ గచ్చతి తస్మాదిదం సామ ఎత్ర కుత్రచిన్నచస్తే యది దాతుమపేక్షతే పుత్రాయ శుశ్రూషవే దాస్యత్యన్యస్మై శిష్యాయ వా చేతి. 4.7 నారసింహ మంత్రములో 4 పాదములలో ఉన్న మొదటి పదము ఉగ్రం ప్రథమస్య ఆద్యం. ఉగ్రం మొదటి పాదము యొక్క మొదలు, జ్వలం ద్వితీయస్య ఆద్యం, జ్వలం 2వ పాదము యొక్క మొదలు, నూసింహం తృతీయస్య ఆద్యం, నూసింహం 3వ పాదము యొక్క మొదలు, మృత్యుం చతుర్థస్య ఆద్యం, మృత్యుం 4వ పాదము యొక్క మొదలు. సామ జానీయాత్యో జానితే సో అమృతత్వం చ గచ్చతి ఈ విధముగా సామమును ఎవరు తెలుసుకునెదరో వారు అమృతత్వం పొందెదరు. తస్మాత్ ఇదం సామ ఎత్ర కుత్రచిత్ ఆచస్తే యది దాతుం ఉపేక్షతే పుత్రాయ శుశ్రూషవే దాస్యతి అన్యస్మై శిష్యాయ వాచాయితి. కావున ఈ సామమును ఎవరికి పడితే వారికి చెప్పకూడదు. ఎవరికైనా ఇవ్వదలచినచో చెప్పదలచినచో వినుటకు కుతూహలం కలిగిన శుశ్రూష చేయుచున్న పుత్రునికైనా శ్రద్ధ కలిగిన శిష్యునికైనా ఇయ్యవచ్చును. సహోవాచ ప్రజాపతేః క్షీరోదానవశయనం నుకేసరి విగ్రహం యోగిధ్యేయం పరం పదం సామజానీయాద్యో జానితే సోమృతత్వం స గచ్చతి వీరం ప్రథమస్యాద్యార్థాంత్యం తంస ద్వితీయస్యాద్యార్థాంత్యం హంభి తృతీయస్యాద్యార్థాంత్యం మృత్యుం చతుర్థస్యాద్యార్థాంత్యం చతుర్థస్యార్థాంత్యం సామతు జానీయాద్యో జానితే సోమృతత్వం చ గచ్చతి. 1.8 నారసింహ మంత్రములో 4 పాదములలో ఉన్న 2వ పదము సహ ఉవాచ ప్రజాపతేః ఈ విధముగా ఆ ప్రజాపతి చెప్పెను. క్షీరద అర్ణవశయనం నుకేసరి విగ్రహం యోగి ధ్యేయం పరం పదం సామజానీయత్పాల జ్ఞాన సముద్రములో శయనించిన నారసింహ విగ్రహుడును యోగికి ధ్యేయము పరమపదము అయిన ఆ సామమును తెలుసుకొనవలెను. యో జానితే సో అమూతత్వం చ గచ్చతి ఎవరు తెలుసుకొనెదరో వారు అమూతత్వము పొందెదరు. వీరం ప్రథమస్య ఆద్య అర్ధ అంత్యం మొదటి పాదము ప్రథమార్ధంలో ఉగ్రంలి తరువాత వీరం ఇచ్చేరును. తంస ద్వితీయస్య ఆద్య అర్ధ అంత్యం 2వ పాదము ప్రథమార్ధంలో జ్వలం హితో కూడి తంస చేరును. హంభి తృతీయస్య ఆద్య అర్ధ అంత్యం 3వ పాదము ప్రథమార్ధంలో నృసింహంతో కూడి హంభి చేరును. మృత్యుం చతుర్థస్య ఆద్య అర్ధ అంత్యం 4వ పాదము ప్రథమార్ధంలో మృత్యుం తరువాత మరలా మృత్యుం చేరును. సామతు జానీయాత్ ఇట్లు సామమును తెలుసుకొనవలెను. యో జానితే సో అమూతత్వం చ గచ్చతి ఎవరు తెలుసుకొనెదరో వారు అమూతత్వం పొందెదరు. తస్మాదిదం సామయేన కేనచిదాచార్యముఖేన యో జానితే స తేనేవ శరీరేణ సంసారాన్ముచ్యతే మోచేతి ముముక్షుభవతి జపాత్తేనేవ శరీరేణ దేవతాదర్శనం కరోతి తస్మాదిదమేవ ముఖ్యద్వారం కలౌ నాన్యేషాం భవతి తస్మాదిదం సాంగం సామజానీయాద్యో జానితే సోమూతత్వం చ గచ్చతి. 5.9 నారసింహ సామ మహిమ తస్మాత్ ఇదం సామయేనకెనచిత్ ఆచార్య ముఖేన యో జానితే కావున నారసింహ మంత్రరూప సామమును ఏదో విధముగా ఆచార్యుని సేవించుట ద్వారా ఎవడు తెలుసుకొనునో స తేన ఏవ శరీరేణ సంసారాత్ ముచ్యతే మోచేతి ముముక్షుః భవతి అతడు ఈ శరీరముతోనే సంసారము నుండి విడివడును ఇతర ముముక్షువులను కూడా తరింపచేయును. జపాత్తేన ఏవ శరీరేణ దేవతా దర్శనం కరోతి ఈ మంత్రమును జపించుటచేత ఈ శరీరముతోనే దేవతా దర్శనము చేయును. తస్మాత్ ఇదం ఏవ ముఖద్వారం కలౌ నాన్యేషాం భవతి కావున కలియుగమున ఇదే మోక్షమునకు ముఖద్వారము మరియొకటి లేదు. తస్మాత్ ఇదం స అంగం సామజానీయత్ కావున ఈ సామమును అంగములతో సహా తెలుసుకొనవలెను. యో జానితే సో అమూతత్వం చ గచ్చతి ఎవరు తెలుసుకొనెదరో వారు అమూతత్వం పొందెదరు. ఋతం సత్యం పరం బ్రహ్మపురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం శంకరం నీలలోహితం ఉమాపత్యః పశుపత్యః పీనాకీ హ్యమితద్యుతః ఈశానః సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్యో వై యజుర్వేదవాచ్యస్థం సామజానీయాద్యో జానితే సోమూతత్వం చ గచ్చతి. 1.10 నారసింహ సామవర్ణన ఋతం సత్యం పరం బ్రహ్మపురుషం నరకేసరి విగ్రహం ఋతమును సందర్భ సత్యము అయినవాడు సత్యమును సహజ సత్యము అయినవాడు పరబ్రహ్మపురుషుడను నృసింహ విగ్రహుడను. కృష్ణ పింగళం ఊర్ధ్వరితం విరూపాక్షం శంకరం నీలలోహితం కృష్ణ పింగళ అతి నీలము నల్లటి రూపుడను ఊర్ధ్వరితస్కుడు విరూపాక్షుడు వికారముగల సరిగాలేని కన్నులు కలవాడు శంకరుడు నీలలోహితుడు కంఠమందు నలుపును కేశములందు ఏయుపును కలవాడు. ఉమాపతః పశుపతః పినాకీహి అమితద్యుతః ఉమాపతి పశుపతి పినాకీ అమితమైన కాంతి కలవాడు. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం సర్వ విద్యలకు ఈశానుడు ద మాస్టర్ సర్వభూతములకు ఈశ్వరుడు ద అల్టిమేట్ ఏసెన్స్ బ్రహ్మాధిపతః బ్రహ్మణోధిపతః యో వై యజుర్వేద వాచ్యః బ్రహ్మాధిపతి బ్రహ్మలకు అధిపతి యజుర్వేద వాక్కు అయినవాడు. తం సామ జానీయాత్యో జానితే సో అమృతత్వం చ గచ్చతి అటువంటి సామస్వరూపుడను తెలుసుకొనవలేను. ఎవరు వానిని తెలుసుకునెదరో వారు అమృతత్వం పొందెదరు. మహాప్రథమాంతార్ధస్యాద్యంతవతో ద్వితీయాంతార్ధస్యాద్యం క్షణం తృతీయాంతార్ధస్యాద్యం నామ చతుర్థాంతార్ధస్యాద్యం సామ జానితే సోముతత్వం చ గచ్చతి తస్మాదిదం సామ సచ్చిదానందమయం పరం బ్రహ్మ తమేవం విద్వానమృత ఇహ భవతి తస్మాదిదం సాంగం సామ జానీయాద్యో జానితే సోముతత్వం చ గచ్చతి. 6.1.1 నారసింహ మంత్రములో 4 పాదములలో ఉన్న 3వ పదము మహాప్రథమం అంతర్ధానస్య ఆద్యం మొదటి పాదములో అంతిమార్థంలో ఉగ్రం వీరం ఈ తరువాత మహా చేరును సర్వతో ద్వితీయ అంతార్ధస్య ఆద్యం 2వ పాదములో అంతిమార్థంలో జ్వలంతం ఈ తరువాత సర్వతో చేరును క్షణం తృతీయ అంతార్ధస్య ఆద్యం 3వ పాదములో అంతిమార్థంలో నృసింహం భీతో కూడి క్షణం చేరును నమా చతుర్థ అంతార్ధస్య ఆద్యం 4వ పాదములో అంతిమార్థంలో మృత్యుం మృత్యుం ఈ తరువాత నమా చేరును తం సామ జానీయాత్యో జానితే సో అమృతత్వం చ గచ్చతి అని సామమును తెలుసుకొనవలెను ఎవరు తెలుసుకునెదరో వారు అమృతత్వం పొందెదరు. విశ్వసృజ ఏతేన వై విశ్వమిదమసృజంత యద్విశ్వమసృజంత తస్మాద్ విశ్వసృజో విశ్వమేనానను ప్రజాయతే బ్రహ్మణః సలోకతాం సాష్టితాం సాయుజ్యం యాంతి తస్మాదిదం సాంగం సామ జానీయాద్యో జానితే సోముతత్వం చ గచ్చతి. 1.12 నారసింహ సామము సచ్చితానందమయ పరబ్రహ్మము తస్మాత్ ఇదం సామ సచ్చిత్ ఆనందమయం పరం బ్రహ్మ అందుచేత ఈ సామము సచ్చితానందమయ పరబ్రహ్మము. తం ఏవం విద్వాన్ అమృత ఇహ భవతి ఆ సామమును తెలుసుకున్న విద్వాంసుడు ఇక్కడే అమృతుడు అగును. తస్మాత్ ఇదం స అంగం సామ జానీయత్ కావున అంగములతో సహా సామమును తెలుసుకునవలెను యో జానితే సో అమూతత్వం చ గచ్చతి ఎవరు తెలుసుకునెదరో వారు అమూతత్వం పొందెదరు. విశ్వసృజ ఏతేన వై విశ్వం ఇదం అసృజంత విశ్వసృజకర్త హిరణే గర్భుడు దీని ఈ సామజ్ఞానము చేతనే ఈ విశ్వమును సృజించెను. హావ్ మానిఫెస్టేడ్ హింసెల్ఫ్ యత్ విశ్వం అసృజంత తస్మాత్ విశ్వసృజో విశ్వం ఏనాన్ అనుప్రజాయతే విశ్వము సృజించబడిన క్రమములో ఆ సామముచేతనే విశ్వకర్తలు అనుసరించి విశ్వములు సృజించబడి బ్రహ్మణః సలోకతాం సాష్టితాం సాయుజ్యం యాంతి బ్రహ్మ యొక్క సాలోక్యమును సమాన ఐశ్వర్యమును సాయుజ్యమును పొందెదరు. తస్మాత్ ఇదం స అంగం సామ జానీయత్ కావున అంగములతో సహా ఈ సామమును తెలుసుకునవలెను యో జానితే సో అమూతత్వం చ గచ్చతి ఎవరు తెలుసుకునెదరో వారు అమూతత్వం పొందెదరు. విష్ణుం ప్రథమాంత్యం ముఖం ద్వితీయాంత్యం భద్రం తృతీయాంత్యం మ్యహం చతుర్థ్యాంతం చతుర్థస్యాంతం సామ జానీయాద్యో జానితే సోముతత్వం చ గచ్చతి స్త్రీపుంసయోర్వా ఇహైవ స్థాతుమపేక్షతే తస్మై సర్వైశ్వర్యం దదాతి. 1.13 నారసింహ మంత్రములో 4 పాదములలో ఉన్న 4వ పదము విష్ణుం ప్రథమ అంత్యం మొదటి పాదములో ఉగ్రం వీరం మహా తరువాత చివరిలో విష్ణుం చేరును ముఖం ద్వితీయ అంత్యం 2వ పాదములో జ్వలంతం సర్వతో తరువాత చివరిలో ముఖం చేరును భద్రం తృతీయ అంత్యం 3వ పాదములో నృసింహం భీషణం తరువాత చివరిలో భద్రం చేరును మేహం చతుర్థ అంత్యం 4వ పాదములో మృత్యుమృత్యుం నమాదుతో కూడి చివరిలో ఉమ్యహం చేరును. యో అసౌ వేద యత్ ఇదం కించ ఆత్మని బ్రహ్మణ్యా ఏవ అనుష్టుభం జానీయత్ ఆ క్రమములో దీనిని తెలుసుకొని ఏ కించిత్ అయినా కూడా అనుష్టుభ బ్రహ్మమే అని తన ఆత్మయందు తెలుసుకొనవలెను యో జానితే సో అమూతత్వం చ గచ్చతి ఎవరు తెలుసుకొనెదరో వారు అమూతత్వం పొందెదరు. స్త్రీ పుంసయోహ వాయాయిహ ఏవ స్థాతుం అపేక్షతే తస్మై సర్వ ఐశ్వర్యం దదాతి. స్త్రీ పురుషులు ఎవరు ఇక్కడే ఈ జ్ఞానస్థితిలో ఉండగోరుదురో వారికి సర్వ ఐశ్వర్యములు కలుగును. మంత్రము 1.5 ఎందు స్త్రీలకు చెప్పరాదు అనునది చపలచిత్తులను ఉద్దేశించి మాత్రమే. 1.14 అనుష్టుప్ ఛందస్సు అనుసరించి నారసింహ మహామంత్రము పాదము 1.8 అక్షరములు ఉగ్రం వీరం మహావిష్ణు పాదము 2.8 అక్షరములు జ్వలంతం సర్వతోముఖం పాదము 3.8 అక్షరములు నృసింహం భీషణం భద్రం పాదము 4.8 అక్షరములు మృత్యుమృత్యుం నమామ్యహం యత్ర కుత్రాపి మ్రియతే దేహాంతే దేవః పరమం బ్రహ్మతారకం వ్యాచస్తే యేన సవమూతి భూత్వా సోముతత్వం చ గచ్చతి తస్మాదిదం సామమధ్యగం జపతి తస్మాదిదం సామాంగం ప్రజాపతిస్తస్మాదిదం సామాంగం ప్రజాపతిర్యా ఏవం వేదేతి. మహోపనిషత్. య ఏతాం మహోపనిషదం వేదస కృతపురశ్చరణో మహావిష్ణుర్భవతి మహావిష్ణుర్భవతి 7. ఇది ప్రథమోపనిషత్. 1.15 ఫలశ్రుతి. యత్ర కుత్ర అపి మ్రియతే దేహాంతే దేవః పరమం బ్రహ్మ తారకం వ్యాచస్తే సామము తెలుసుకున్నవాడు ఎక్కడ ఏ విధముగా దేహము త్యజించిననో దైవము వానికి పరబ్రహ్మ తారకము ఉపదేశించును. ఏన అసావ్ అసౌ అమృతి భూత్వాసో అమృతత్వం చ గచ్చతి ఆ సోమరసముచే అమృతుడై అట్టివాడు అమృతత్వం పునరావృత్తి రాహిత్యము పొందును చిత్తము పరిపూర్ణముగా బ్రహ్మములో లీనమగును. తస్మాత్ ఇదగం సామ మధ్యగం జపతి కావున ఈ సామ మధ్యమును సారమును జపించవలెను. తస్మాత్ ఇదం సామ అంగం ప్రజాపతః కావున ఈ సామ అంగమే ప్రజాపతి. తస్మాత్ ఇదం సామ మధ్యగం జపతి ప్రజాపతః కావున ఈ సామ మధ్యమును సారమును జపించినచో ప్రజాపతియే అగును. య ఏవం వేద ఇతి మహోపనిషత్. ఎవరు ఈ విధంగా తెలుసుకొనునో అని చెప్పుచున్నది ఈ మహోపనిషత్. య ఏతాం మహోపనిషదం వేద సకృత పురశ్చరణో మహావిష్ణుః భవతి మహావిష్ణుః భవతి. ఎవరు ఈ మహోపనిషత్తును తెలుసుకుని సక్రమముగా పురశ్చరణ ప్రేపెరసన్ చేయునో వారు మహావిష్ణువు అగును మహావిష్ణువు అగును. 2. ఖండము. నృసింహ సామ మంత్రమునకు వివరణ. దేవా హవై మృత్యోహ పాప్మభ్యః సంసారాచ్చ బిభీయిస్తే ప్రజాపతిముపాధావంస్తే భయ ఏతం మంత్రరాజం. నరసింహమానష్టుభం ప్రాయచ్ఛత్తేన వైతే మృత్యుమజయన్ పాప్మానం చాతరం సంసారం చాతరంస్తస్మాద్యో మృత్యోహ పాప్మభ్యః సంసారాచ్చ బిభీయాత్స ఏతం మంత్రరాజం. నారసింహమానుష్టుభం ప్రతిగృహణీయాత్ స మృత్యుం తరతి స పాప్మానం తరతి స సంసారం తరతి. 2.1 నారసింహ మంత్రరాజము తరింపచేయును. దేవా హవై మృత్యోహ పాప్మభ్యః సంసారాచ్చ బిభీయః. దేవతలు మృత్యువు వలన పాపముల వలన మయ్యూ సంసారము వలన భయము పొందిరి. తే ప్రజాపతిం ఉపాధావంతేభ్య ఏతం మంత్రరాజం నారసింహం అనుష్టుభం ప్రాయచ్ఛత్. తేన వైవారు ప్రజాపతి వద్దకు వెళ్ళి అభ్యర్థించగా వారికి అనుష్టుభ నారసింహ మంత్రరాజమును తరింపచేయుటకు చెప్పగా తే మృత్యుం అజయన్ పాప్మానం చ ఆతరం సంసారం చ ఆతరం. వారు మృత్యువును జయించిరి పాపము నుండి తరించిరి మరియు సంసారమును దాటిరి. తస్మాత్ యో మృత్యోహ పాప్మభ్యః సంసారాచ్చ బిభీయాత్ కావున ఎవరు మృత్యువు వలన పాపముల వలన మరియు సంసారము వలన భయము చెందునో స ఏతం మంత్రరాజం నారసింహ అనుష్టుభం ప్రతిగృహణీయాత్. వారు ఈ అనుష్టుభ నారసింహ మంత్రరాజమును ప్రతిగ్రహించినచో స మృత్యుం తరతి స పాప్మానం తరతి స సంసారం తరతి. వారు మృత్యువును దాటెదరు వారు పాపములను నశింపచేసుకొనెదరు వారు సంసారమును తరించెదరు. తస్య హవై ప్రణవస్య యా పూర్వమాత్రా పృథివ్యకారః సరుభిర్ఋగ్వేదో బ్రహ్మ వసవో గాయత్రీ గార్హపత్యః సాసామ్నః ప్రథమః పాదో భవతి ద్వితీయాంతరిక్షం స ఉకారః స యజుర్భిర్యజుర్వేదో విష్ణురుద్ర స్రేష్టుదక్షిణాగ్ని సాసామ్నో ద్వితీయః పాదో భవతి తృతీయా ద్యౌః స మకారః స సామభ్యః సామవేదో రుద్ర ఆదిత్యా జగత్యాహవనీయః సాసామ్నస్తృతీయః పాదో భవతి యావసానస్య చతుర్థ్యర్థమాత్రా స సోమలోక ఓంకారః సోథర్వణైర్మంత్రేరథర్వవేద సంవర్తకోగ్నిర్మర్తో విరాడేకర్షిర్భాస్వతీ స్మృతా సాసామ్నశ్చతుర్థః పాదో భవతి. 1.2 ప్రణవము యొక్క 4 మాత్రలు. తస్య హవై ప్రణవస్య. ఇప్పుడు ప్రణవము గురించి వివరణ. యా పూర్వమాత్రా పృథివీ అకారః సరుభ్రః ఋగ్వేదో బ్రహ్మవసవో గాయత్రీ గార్హపత్యః సాసామ్నః ప్రథమః పాదో భవతి. 1. ఆ ప్రణవమునకు మొదటి మాత్ర పృథివీ రూపమైన ఆకారము అదిరుకులతో కూడుకున్న ఋగ్వేదము బ్రహ్మ అష్ట వసువులు గాయత్రి ఛందస్సు గార్హపత్యాగ్ని ఆ సామము యొక్క ప్రథమ పాదము అగును. ద్వితీయ అంతరిక్షం స ఉకారః స యజుర్భ్యః యజుర్వేదో విష్ణురుద్రాః త్రిష్టుప్ దక్షిణాగ్న్యః స సామ్నో ద్వితీయః పాదో భవతి. 2. ఆ ప్రణవమునకు రెండవ మాత్ర అంతరిక్ష రూపమైన ఉకారము అది యజుస్సులతో కూడుకున్న యజుర్వేదము విష్ణువు రుద్రులు త్రిష్టుప్ ఛందస్సు దక్షిణాగ్ని ఆ సామము యొక్క రెండవ పాదము అగును. తృతీయా ద్యౌః సమకారః స సామాభ్యః సామవేదో రుద్రాః ఆదిత్యాః జగతి ఆహవనీయః స సామ్నః తృతీయః పాదో భవతి. 3. ఆ ప్రణవమునకు మూడవ మాత్ర ద్యులోక రూపమైన మకారము అది సామములతో కూడుకున్న సామవేదము రుద్రులు ఆదిత్యులు జగతి ఛందస్సు ఆహవనీయాగ్ని ఆ సామము యొక్క మూడవ పాదము యా అవసానే అస్య చతుర్థి అర్ధమాత్ర సా సోమలోక ఓంకార సా అథర్వణేహ మంత్రేహ అథర్వ వేద సంవర్తకో అగ్నేహ మరుతో విరాడ ఏకర్షః భాస్వతి స్మృత తత్సామ్నః చతుర్థః పాదో భవతి. నాలుగు, ఆ ప్రణవమునకు చివరిలో ఉన్న నాలుగవది అర్ధమాత్ర, అది సోమలోక రూపమైన ఓంకారము. అది అథర్వణ మంత్రములతో కూడుకున్న అథర్వ వేదము, సంవర్తక అగ్ని, మరుత్తులు, విరాడ, విరాజ త్రిష్టుప్, ఛందస్సు, ఏకర్షి, ద చీఫ్ సెస్, భాస్వతి స్మృతులు. ఆ సామము యొక్క నాలుగవ పాదము అగును. అష్టాక్షర ప్రథమ పాదో భవతేష్టాక్షరాస్త్రయ పాదా భవంత్యేవం ద్వాత్రింశదక్షరాణి సంపద్యంతే ద్వాత్రింశదక్షరా వా అనుష్ఠుభవతేనుష్ఠుభ సర్వమిదం సృష్టిమనుష్ఠుభ సర్వముపసంహృతం తస్య హైతస్య పంచాంగాని భవంతి చత్వారః పాదాశ్చత్వార్యంగాని భవంతి సప్రణవం సర్వం పంచమం భవతి. 2.3 నారసింహ మంత్రమునకు ఓంకారముతో కలిపి ఐదు అంగములు. అష్టాక్షర ప్రథమ పాదో భవతి అష్టాక్షరాః త్రయ పాదా భవంతి. మొదటి పాదము ఎనిమిది అక్షరములు కలది, మిగిలిన మూడు పాదములు కూడా ఎనిమిది అక్షరములు కలవు. ఇతి ఏవం ద్వాత్రింశత్ అక్షరాణి సంపద్యంతే ద్వాత్రింశత్ అక్షరా వా అనుష్ఠుప్ భవతి. ఇవి అన్నీ ముప్పది రెండు అక్షరములు అగును. అవి అనుష్ఠుప్ ఛందస్సులో ముప్పది రెండు అక్షరముల ప్రకారము ఉండును. అనుష్ఠుభా సర్వం ఇదం సృష్టం తస్య హయేతస్య పంచ అంగాని భవంతి. అనుష్ఠుప్ చేతనే ఈ సర్వము సృష్టింపబడినది, దానికి ఐదు అంగములు కలవు. చత్వారః పాదాః చత్వారి అంగాని భవంతి. నాలుగు పాదములు నాలుగు అంగములుగా కలవు. సప్రణవం సర్వం పంచమం భవతి. ప్రణవముతో కూడి సర్వం ఐదు అంగములు అగును. హృదయాయ నమః శిరసే స్వాహ శిఖాయే వషట్ కవచాయ హుం అస్త్రాయ ఫడితి. ప్రథమం ప్రథమేన సంయుజ్యతే ద్వితీయం ద్వితీయేన తృతీయం తృతీయేన చతుర్థం చతుర్థేన పంచమం పంచమేన వ్యతిషజతి వ్యతిషిక్తావా ఇమే లోకాస్తస్మాద్ వ్యతిషిక్తాన్యంగాని భవంతి. ఓమిత్యేతదక్షరమిదం సర్వం తస్మాత్ ప్రత్యక్షరముభైత ఓంకారో భవతి. 2.4 అంగన్యాసము. హృదయాయ నమః శిరసే స్వాహ శిఖాయే వౌషట్ కవచాయు హుం అస్త్రాయ ఫట్ ఇతి. హృదయాయ నమః శిరసే స్వాహ శిఖాయే వౌషట్ కవచాయు హుం అస్త్రాయ ఫట్ అని ప్రథమం ప్రథమేన యుజ్యతే ద్వితీయం ద్వితీయేన తృతీయం తృతీయేన చతుర్థం చతుర్థేన పంచమం పంచమేన వ్యతిషజతి. మొదటి పాదము మొదటి అంగముతో కలుపవలెను, రెండవది రెండవ అంగముతో, మూడవది మూడవ అంగముతో, నాలుగవది నాలుగవ అంగముతో మరియు ఐదవది ఐదవ అంగముతో జత కలపవలెను. వ్యతిషిక్తావా ఇమే లోకాన్ తస్మాత్ వ్యతిషిక్తాని అంగాని భవంతి. ఈ లోకములన్నీ ఆ విధముగా అంగములతో కలగలసియుండును. ఓం ఇతియేతత్ అక్షరం ఇదం సర్వం ఓమను ఈ అక్షరమే ఈ జగత్ సర్వము. తస్మాత్ ప్రత్యక్షరం అభయత ఓంకారో భవతి. కావున ప్రతి అక్షరమునకు రెండు ప్రక్కలా ఓంకారమే ఉండును. అక్షరాణాం న్యాసముపదిశంతి బ్రహ్మవాదనః. 2, తస్య హవా ఉగ్రం ప్రథమం స్థానం జానీయాద్యో జానితే సోమోతత్వం చ గచ్చతి వీరం. ద్వితీయం స్థానం మహావిష్ణుం. తృతీయం స్థానం జ్వలంతం. చతుర్థం స్థానం సర్వతోముఖం. పంచమం స్థానం నృసింహం. షష్ఠం స్థానం భీషణం. సప్తమం స్థానం భద్రమష్టమం స్థానం మృత్యుమృత్యుం. నవమం స్థానం నమామి దశమం స్థానమహమేకాదశం స్థానం జానీయాద్యో జానితే సోముతత్వం చ గచ్చతి ఏకాదశపద వా అనుష్ఠుభవతేనుష్ఠుభ సర్వమిదం సృష్టిమనుష్ఠుభ సర్వమిదముపసంహృతం తస్మాత్ సర్వానుష్ఠుభం జానీయాద్యో జానితే సోముతత్వం చ గచ్చతి. 3.5 అక్షరన్యాసము. అక్షరాణం న్యాసం ఉపదిశంతి బ్రహ్మవాదనః. మంత్రములో అక్షరముల యొక్క న్యాసమును బ్రహ్మవాదులు ఉపదేశించుచున్నారు. తస్య వాహ ఉగ్రం ప్రథమం స్థానం జానీయత్ దాని యొక్క క్రమములో ఉగ్రం మొదటి స్థానముగా తెలియవలెను. యో జానితే సో అమూతత్వం చ గచ్చతి ఆ విధముగా తెలుసుకున్నవాడు అమూతత్వము పొందును. వీరం ద్వితీయ స్థానం మహావిష్ణుం తృతీయ స్థానం జ్వలంతం చతుర్థం స్థానం. ఈ వీరం రెండవ స్థానము మహావిష్ణుం మూడవ స్థానము జ్వలంతం నాలుగవ స్థానము సర్వతో ముఖం పంచమం స్థానం నృసింహం షష్ఠం స్థానం సర్వతో ముఖం ఐదవ స్థానము నృసింహం ఆరవ స్థానము భీషణం సప్తమం స్థానం భద్రం అష్టమం స్థానం భీషణం ఏడవ స్థానం భద్రం ఎనిమిదవ స్థానం మృత్యుమృత్యుం నవమం స్థానం నమామి దశమం స్థానం మృత్యుమృత్యుం తొమ్మిదవ స్థానం నమామి పదవ స్థానం, అహం ఏకాదశ స్థానం జానీయత్, అహం పదకొండవ స్థానముగా తెలుసుకొనవలెను. యో జానితే సో అమృతత్వం చ గచ్చతి, ఆ విధముగా తెలుసుకున్నవాడు అమృతత్వము పొందును. ఏకాదశ పదా వా అనుష్ఠుప్ భవతి అనుష్ఠుభా సర్వం ఇదం సృష్టం అనుష్ఠుభా, పదకొండు పదములు అనుష్ఠుప్ ఛందస్సు అగును, ఈ సర్వము అనుష్ఠుప్ చేతనే సృష్టింపబడినది. సర్వం ఇదం ఉపసంహృతం తస్మాత్ సర్వం అనుష్ఠుభం జానీయత్, దానిచే ఈ సర్వము ఉపసంహరింపబడినది. కావున సర్వమును అనుష్ఠుభముగా తెలుసుకొనవలెను. యో జానితే సో అమృతత్వం చ గచ్చతి, ఆ విధముగా తెలుసుకున్నవాడు అమృతత్వము పొందును. దేవా హవై ప్రజాపతిమబ్రువన్నథ కస్మాదుచ్యత ఉగ్రమితి సహోవాచ ప్రజాపతిర్యస్మాత్ స్వమహిమ్నా. సర్వాన్లోకాన్ సర్వాన్ దేవాన్ సర్వానాత్మన సర్వాణి భూతాని ద్రుహ్ణ తేజస్రం సృజతి విసృజతి వివాసేత్తయుద్గ్రాహ్యత ఉద్గృహ్యతే స్తుహి శృతం గర్తసదం యువానం మూగం న భీమముపహంతుముగ్రం. మూఢాజరిత్రే రుద్రస్తవానో సింహస్తవానో అన్యంతే అస్మన్నివపంతు సేనాహ తస్మాదుచ్యత ఉగ్రమితి. 2.6 ఉగ్రం అనగా దేవా హవై ప్రజాపతిం అబ్రువత్ అథ కస్మాత్ ఉచ్యతే ఉగ్రం ఇతి, దేవతలు ప్రజాపతిని ఇట్లు అడిగెను ఉదేనిచేత ఉగ్రం అని చెప్పబడెను. సహ ఉవాచ ప్రజాపతేహ, ఆ ప్రజాపతి వారితో ఇట్లు చెప్పెను. యస్మాత్ స్వమహిమ్నా సర్వాన్ లోకాన్ సర్వాన్ దేవాన్ సర్వాన్ ఆత్మనః సర్వాణి భూతాని ఉద్గృహ్ణతి, ఇందుచేత అనగా తన మహిమచేత సర్వలోకములను సర్వదేవతలను సర్వజీవాత్మలను సర్వ పంచమహాభూతములను పైకి గ్రహించి అజస్రం సృజతి విసృజతి వాసేతి ఉద్గ్రాహ్యత ఉద్గృహ్యతే స్తూహీ శృతం మరల మరలా సృజించుచు విసర్జించుచు స్థితి కలిగించుచు మరలా పైకి లాగి తనలోనే పైకి గ్రహించుచు రుకులచే స్తుతించబడుచున్నవాడగుట చేత గత్తసదం యువానం మూగం న భీమం అపహంతుం ఉగ్రం అంతరాంతర హృదయ రథముపై కూర్చున్న నిత్య యువకుడు ఉగ్రరూపుడై భీకరమైన మూగము వలే సంహారము చేయువాడు లయకారుడు. మూడా జరిత్రే సింహ తవానో అన్యంతే అస్మత్ నివపంతు సేనాహ నూ సింహ. కరుణతో నా జీర్ణత్వమును మృత్యువును నీ సేనచే చెల్లాచెదురుచేయుము. తస్మాత్ ఉచ్యత ఉగ్రం ఇతి, కావున ఉగ్రం అని చెప్పబడుచున్నాడు. అథ కస్మాదుచ్యతే వీరమితి యస్మాత్ స్వమహిమ్నా. సర్వాన్లోకాన్ సర్వాన్ దేవాన్ సర్వానాత్మన సర్వాణి భూతాని విరమతి విరామే త్యజస్రం సృజతి విసృజతి వాసేతి యతో వీరః కర్మణ్యః సుదృక్షో యుప్తగ్రావా జాయతే దేవకామస్తస్మాదుచ్యతే వీరమితి. 2.7 వీరం అనగా అథ కస్మాత్ ఉచ్యతే వీరం ఇతి, అప్పుడు వీరం అని దేనిచేత చెప్పబడుచున్నది. యస్మాత్ స్వమహిమ్నా సర్వాన్ లోకాన్ సర్వాన్ దేవాన్ సర్వాన్ ఆత్మనః సర్వాణి భూతాని విరమతి విరామయతి, ఇందుచేత అనగా తన మహిమచేత సర్వలోకములను సర్వదేవతలను సర్వజీవాత్మలను సర్వ పంచమహాభూతములను విరమించి స్తంభింపచేయును. అజస్రం సృజతి విసృజతి వాసేతి మరల మరలా సృజించుచు విసర్జించుచు స్థితి కలిగించును. యతో వీరః కర్మణ్యః సుదక్షో యుప్తగ్రావా జాయతే దేవకామః దేనిచే వీరుడు కర్మకుశలుడు మంచి దక్షత కలిగినవాడు రాయి నుండి స్తంభము నుండి ఉద్భవించినవాడు దేవకాముడు. తస్మాత్ ఉచ్యతే వీరం ఇతి, అందుచేత వీరం అని చెప్పబడుచున్నాడు. అథ కస్మాదుచ్యతే మహావిష్ణుమితి యస్మాత్ స్వమహిమ్నా. సర్వాన్లోకాన్ సర్వాన్ దేవాన్ సర్వానాత్మన సర్వాణి భూతాని వ్యాప్నోతి వ్యాపేతి స్నేహో యథా పలలపిండం శాంతమూలమూతం ప్రోతమనువ్యాసం పలలపిండమూత ప్రోతమను ప్రాప్తం వ్యతిషిక్తో వ్యాపయతే యస్మాన్న జాతః పరో అన్యో అస్తి యా ఆవివేశ భువనాని విశ్వ ప్రజాపతః ప్రజయా సంవిధానః త్రీణి జ్యోతింషి సచతే సషోడశీం తస్మాదుచ్యతే మహావిష్ణుమితి. 2.8 మహావిష్ణుం అనగా అథ కస్మాత్ ఉచ్యతే మహావిష్ణుం ఇతి, అప్పుడు మహావిష్ణుం అని దేనిచేత చెప్పబడుచున్నది. యస్మాత్ స్వమహిమ్నా సర్వాన్ లోకాన్ సర్వాన్ దేవాన్ సర్వాన్ ఆత్మనః సర్వాణి భూతాని వ్యాప్నోతి వ్యాపయతి, ఇందుచేత అనగా తన మహిమచేత సర్వలోకములను సర్వదేవతలను సర్వజీవాత్మలను సర్వ పంచమహాభూతములను వ్యాపించి వ్యాపింపచేయును. స్నేహో యథా పలలపిండం శాంతమూలం ఓతం ప్రోతం అనువ్యాప్తం వ్యతిశక్తో వ్యాప్యతే వ్యాపయతే మూలమునందు శాంతము కలిగినవాడు నువ్వుల నూనె ధార వలె ఓతప్రోతమై సృష్టిలో సర్వము ఒకదానికొకటి ముడిపడి అఖండమై వ్యాపించి వ్యాపింపచేయువాడు. యస్మాత్ న జాతః పరో అన్యో అస్తి ఆవివేశ భువనాని విశ్వ ప్రజాపతః ప్రజయా సంవిధానః త్రీణి జ్యోతింషి స చతే స షోడశీం. ఎందుచేత అనగా ఎవరికన్నా ఇతరమైనది పుట్టదో, ఎవరు లోకములన్నీ ప్రవేశించి విశ్వుడై ఉన్నాడో, ప్రజలతో కూడుకునియున్న ప్రజాపతియో, మూడు జ్యోతిస్సులను సూర్య చంద్రాగ్నులను వ్యాపించినాడో, షోడశ కళారూపుడై ఉన్నాడో, తస్మాత్ ఉచ్యతే మహావిష్ణు ఇతి, అందుచేత అతడు మహావిష్ణుం అని చెప్పబడుచున్నాడు. అథ కస్మాదుచ్యతే జ్వలంతమితి యస్మాత్ స్వమహిన్న సర్వాన్ లోకాన్ సర్వాన్ దేవాన్ సర్వానాత్మన సర్వాణి స్వతేజసా జ్వలతి జ్వాలయతి జ్వాల్యతే జ్వాలయతే సవిత ప్రసవిత దీప్తో దీపేందీప్యమానః జ్వలం జ్వలిత తపన్వి తపన్ సంతపన్ రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణస్తస్మాదుచ్యతే జ్వలంతమితి. 2.9 జ్వలంతం అనగా అథ కస్మాత్ ఉచ్యతే జ్వలంతం ఇతి, అప్పుడు జ్వలంతం అని దేనిచేత చెప్పబడుచున్నది? యస్మాత్ స్వమహిన్న సర్వాన్ లోకాన్ సర్వాన్ దేవాన్ సర్వాన్ ఆత్మనః సర్వాణి భూతాని, తన మహిమచేత సర్వలోకములను సర్వదేవతలను సర్వజీవాత్మలను సర్వ పంచమహా భూతములను స్వతేజస జ్వలతి జ్వాలయతి జ్వాల్యతే జ్వాలయతే స్వకీయ తేజస్సు చేత జ్వలించునో జ్వలింపచేయునో జ్వలింపబడునో జ్వలింపబడునట్లు చేయునో సవిత ప్రసవిత దీప్తో దీపియన్ దీప్యమానః సవిత్తు సూర్యస్వరూపుడు ప్రసవిత్తు పితృదేవతాస్వరూపుడు ప్రకాశించువాడు ప్రకాశింపచేయువాడు ఎల్లప్పుడూ ప్రకాశించువాడు జ్వలన్ జ్వలిత తపన్ వితపన్ సంతపన్ జ్వలించువాడు జ్వలింపచేయువాడు తపించువాడు విశేషముగా తపించువాడు బాగుగా తపించువాడు రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః సంతోషించువాడు సంతోషింపచేయువాడు శోభనుడు శోభమానుడు కళ్యాణస్వరూపుడు. తస్మాత్ ఉచ్యతే జ్వలంతం ఇతి, అందుచేత జ్వలంతం అని చెప్పబడుచున్నాడు. అథ కస్మాదుచ్యతే సర్వతోముఖమితి యస్మాత్ స్వమహిన్న సర్వాన్ లోకాన్ సర్వాన్ దేవాన్ సర్వానాత్మన సర్వాణి భూతాని స్వయమనింద్రియోపి సర్వతః పశ్యతి సర్వతః శృణోతి సర్వతో గచ్ఛతి సర్వత ఆదత్తే సర్వగః సర్వగతస్తిష్ఠతి. ఏకః పురస్తాద్య ఇదం బభూవ యతో బభూవ భువనస్య గోపాః యమప్యతి భువనం సాంపరాయే నమామి తమహం. సర్వతోముఖమితి తస్మాదుచ్యతే సర్వతోముఖమితి. 2.10 సర్వతో ముఖం అనగా అథ కస్మాత్ ఉచ్యతే సర్వతో ముఖం ఇతి, అప్పుడు సర్వతో ముఖం అని దేనిచేత చెప్పబడుచున్నది? యస్మాత్ స్వమహిన్న సర్వాన్ లోకాన్ సర్వాన్ దేవాన్ సర్వాన్ ఆత్మనః సర్వాణి భూతాని, తన మహిమచేత సర్వలోకములను సర్వదేవతలను సర్వజీవాత్మలను సర్వ పంచమహా భూతములను స్వయం అనింద్రియో అపి సర్వతః పశ్యతి సర్వతః శృణోతి సర్వతో గచ్ఛతి స్వయముగా తనకు ఇంద్రియాలు లేనివాడైనా సర్వత్రా చూచువాడు సర్వత్రా వినువాడు సర్వత్రా గమనము చేయువాడు. సర్వత ఆదత్తే సర్వగః సర్వగతః తిష్ఠతి, అన్నిటినీ స్వీకరించువాడు సర్వమును పొందియున్నవాడు సర్వగతుడు సర్వవ్యాపకుడు అయున్నవాడు. ఏకః పురస్తాత్య ఇదం బభూవ యతో బభూవ భువనస్య గోప్తా, ఏకస్వరూపుడు ఈ సర్వమునకు ముందే ఉన్నవాడు భువనమునకు అంతర్లీనముగా రక్షకుడే ఉన్నవాడు. యం ఏతి భువనం సాంపరాయే నమామితం అహం సర్వతోముఖం ఇతి, కష్టము అవసరము వచ్చినప్పుడు లోకస్థులు ఎవరిని తమ హృదయములో నమస్కరించుదురో వారికి నేను సర్వతోముఖుడను అని ప్రకటించువాడు. తస్మాత్ ఉచ్యతే సర్వతో ముఖం ఇతి, అందుచేత సర్వతో ముఖం అని చెప్పబడుచున్నాడు. అథ కస్మాదుచ్యతే నూసింహమితి యస్మాత్ సర్వేషాం భూతానాం నా వీర్యతమః శ్రేష్ఠతమశ్చ సింహో వీర్యతమః శ్రేష్ఠతమశ్చ తస్మాన్నూసింహ ఆసీత్ పరమేశ్వరో జగద్ధితం వా ఏతద్రూపం యదక్షరం భవతి ప్రతద్విష్ణుస్తవతే ప్రతద్విష్ణః స్తవతే వీర్యాయ ముగో న భీమః కుచరో గిరిష్ఠాః. యస్యో ఋషు త్రిషు విక్రమణేష్వధిక్ష్యంతి భువనాని విశ్వ తస్మాదుచ్యతే నూసింహమితి. 2.11 నూసింహం అనగా అథ కస్మాత్ ఉచ్యతే నూసింహం ఇతి, అప్పుడు నూసింహం అని దేనిచేత చెప్పబడుచున్నది? యస్మాత్ సర్వేషాం భూతానాంను నరః వీర్యతమః శ్రేష్ఠతమః చ సింహో వీర్యతమః శ్రేష్ఠతమః చ, ఎందుచేత అన్ని భూతములలో మనిషి వీర్యోత్తముడో ఉత్తమ శ్రేష్ఠుడో మయ్యు సింహం కూడా వీర్యతమమైనదో శ్రేష్ఠతమమైనదో. తస్మాత్ నూసింహ ఆసీత్ పరమేశ్వరో దాని శ్రేష్ఠాతి శ్రేష్ఠత్వము చేత నూసింహరూపుడై చెప్పబడి ఉన్నాడు పరమేశ్వరుడు. జగత్ హితం వా ఏతత్ రూపం యత్ అక్షరం భవతి, జగత్తుకు హితకరమైన ఆ నూసింహ రూపమేదో అది అక్షరము నాశనము మార్పులేనిది. ప్రతితి విష్ణుః స్తవతే వీర్యాయ ముగున భీమః కుచరో గరిష్ఠః వ్యాపించుటచేత విష్ణువు వీర్యమునకై స్తుతించబడువాడు. మృగము సింహము వలె భీకరముగా చరించు గరిష్ఠుడు. యస్య ఉరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనని విశ్వా తన యొక్క విశాలత్వము చేత మూడు పాదములచే లోకముల ఆక్రమణయందు విశ్వము చిన్నదైపోవుటచే, అనగా విశ్వవ్యాప్తుడే విశ్వమున కంటే వేరే విశ్వాత్మకుడు అగుటచే, తస్మాత్ ఉచ్యతే నూసింహం ఇతి అందుచేత నూసింహం అని చెప్పబడును. అథ కస్మాదుచ్యతే భీషణమితి యస్మాద్భీషణం. యస్య రూపం దృష్ట్వా సర్వే లోకాః సర్వే దేవాః సర్వాణి భూతాని భీత్యా పలాయంతే స్వయం యతః కుతశ్చ న బిభేతి భీషాస్మాద్వతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి తస్మాదుచ్యతే భీషణమితి. 2.12 భీషణం అనగా అథకస్మాత్ ఉచ్యతే భీషణం ఇతి అప్పుడు భీషణం అని దేనిచేత చెప్పబడుచున్నది? యస్మాత్ భీషణం యస్య రూపం దృష్ట్వా ఎందుచేత అనగా యవని యొక్క భీషణమైన రూపము చూచి సర్వే లోకాన్ సర్వే దేవాన్ సర్వాణి భూతాని భీత్యా పలాయంతే సర్వలోకవాసులు సర్వదేవతలు అన్ని భూతములు భయపడి పలాయనము చెందుదురో. స్వయం యతః కుతః చన బిభేతి స్వయముగా ఎవరి వలన కూడా భయము చెందడో. భీష అస్మాత్ వాతః పవతే భీష ఉదేతి సూర్యః యవని భయము చేత 1 వాయువు విచ్చుచున్నాడో, యవని భయము చేత 2 సూర్యుడు ఉదయించున్నాడో. భీష అస్మాత్ అగ్న్యః ఇంద్రః చ మృత్యుః ధావతి పంచమ ఇతి యవని భయము చేత 3 అగ్ని 4 ఇంద్రుడు మయ్యు 5 మృత్యువు విధి నిర్వహణలో త్వరపడుద్రో. తస్మాత్ ఉచ్యతే భీషణం ఇతి అందుచేత భీషణం అని చెప్పబడును. అథ కస్మాదుచ్యతే భద్రమితి యస్మాత్ స్వయం భద్రో భూత్వా సర్వదా భద్రం దదాతి రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. భద్రం కర్ణేభ్యః శ్రూణీయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్ర శరీరంగస్తుష్టువాంసస్తనుభిర్వ్యసేమ దేవహితం. యదాయః తస్మాదుచ్యతే భద్రమితి 2.13 భద్రం అనగా అథకస్మాత్ ఉచ్యతే భద్రం ఇతి అప్పుడు విభద్రం అని దేనిచేత చెప్పబడుచున్నది? యస్మాత్ స్వయం భద్రో భూత్వా సర్వదా భద్రం దదాతి ఎందుచేత అనగా స్వయముగా భద్రుడై సర్వదా భద్రము ఇచ్చువాడు. రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః ప్రకాశుడై ప్రకాశమానుడై శోభనుడై శోభమానుడై కళ్యాణస్వరూపుడు అయి ఉన్నాడు. భద్రం కర్ణేభ్యః శ్రూణీయామ దేవాః దేవతలారా, భద్రమైన విషయములే మేము చెవులతో వినిదముగాక. భద్రం పశ్యేమ అక్షభ్యః యజత్రాః యజ్ఞశీలురమై భద్రమైన విషయములే కన్నులతో చూచెదముగాక. శరేః అంగైః తుష్టువాగ్ సహ తనుభ్యః స్థరమైన అంగములతో కూడిన శరీరములతో లోకయజ్ఞ కార్యముల ద్వారా స్తుతించి మిమ్ములను దేవతలను సంతృప్తిపరచెదముగాక. వ్యసేమ దేవహితం యత్ ఆయుః దైవహితము కొరకు మాత్రమే మా ఆయువును గడిపెదముగాక. తస్మాత్ ఉచ్యతే భద్రం ఇతి అందుచేతనే భద్రం అని చెప్పబడును. నోట్: యజ్ఞము అనగా విశ్వము, ద ఎంటైర్ సిస్టమ్. ఈ యజ్ఞ కార్యక్రమములలో మనుగడకు అవసరమయ్యే ధర్మములను యూనివర్సల్ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్ దేవతలు అని చెప్పబడెను. ఉదా అగ్ని వాయువు భూమి మొదలగువారు. భగవద్గీత 3.11 పరస్పర సహకారణులై దేవతలు జీవుల కొరకు పనిచేసెదరు. జీవులు మనుష్యులు దేవతల హితమునకే కర్మలను చేయవలెను. ఇదే యజ్ఞ నియమము. ప్రకృతి ప్రేరణచే జీవులన్నీ తమ జీవిత కాలము గడుపును. వాటిలో బుద్ధి ప్రత్యేకత కలిగిన మనుష్యులు జ్ఞానసిద్ధి లక్ష్యముగా యజ్ఞభావముతో జీవితములు గడుపటయే వేదశాస్త్రములు సూచించును. అథకస్మాదుచ్యతే మృత్యుమృత్యుమితి యస్మాత్ స్వమహిమ్న స్వభక్తానాం స్మృత ఏవ మృత్యుమపమృత్యుం చ మారేతి. య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యో మృత్యుమృత్యః కస్మై దేవాయ హవిషా విధేమ తస్మాదుచ్యతే మృత్యుమృత్యుమితి. 2.14 మృత్యుమృత్యుం అనగా అథకస్మాత్ ఉచ్యతే మృత్యుమృత్యుం ఇతి అప్పుడు మృత్యుమృత్యుం అని దేనిచేత చెప్పబడుచున్నది? యస్మాత్ స్వమహిన్నా స్వభక్తానాం స్మృత ఏవ మృత్యుం అపమృత్యం చ మారేతి. ఇందుచేత అనగా స్వకీయ మహిమచేత తన భక్తులకు తనను స్మరించినంత మాత్రమునే వారికి మృత్యువును అపమృత్యువును కూడా తొలగించువాడు. య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాహయవుడు తన ఆత్మను ఇచ్చువాడు, బలమును ఇచ్చువాడు. ఎవడు విశ్వాత్ముడో విశ్వములోని వారిచే ఉపాసించబడునో దేవతలు యూనివర్సల్ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్ యవని యొక్క సంతతో. యస్య ఛాయ అమృతం యవని యొక్క ఛాయ అమృతమో. యో మృత్యుమృత్యః కస్మై దేవాయ హవిషా విధేమ. ఎవడు మృత్యువుకే మృత్యువో మృత్యువుకు అతీతుడో సాక్షియో ఆ దేవుని కొలకు కాక మరెవరికి యజ్ఞ హవిస్సులు సమర్పించదము. తస్మాత్ ఉచ్యతే మృత్యుమృత్యుం ఇతి అందువలనే మృత్యుమృత్యుం అని చెప్పబడెను. అథకస్మాదుచ్యతే నమామీతి యస్మాద్యం సర్వే దేవా నమంతి ముముక్షవో బ్రహ్మవాదినశ్చ ప్రనూనం బ్రహ్మణస్పతిర్మంత్రం వదత్యుప్త్యం వదత్యుప్థం యస్మిన్నింద్రో వరుణో మిత్రో అర్యమా దేవా ఉకాంసి చక్రిరే తస్మాదుచ్యతే నమామీతి 2.15 నమామి అనగా అథకస్మాత్ ఉచ్యతే నమామి ఇతి అప్పుడు నమామి అని దేనిచేత చెప్పబడుచున్నది? యస్మాత్ ఆద్యం సర్వే దేవానాం అంతి ముముక్షవో బ్రహ్మవాదనః చ ఎందుచేత అనగా సర్వులకు ముందే ఉన్న ఆద్యుడిగా యవనిని సర్వదేవతలు ముముక్షువులు మయు బ్రహ్మవాదులు తలచుదురో. ప్రసూనం బ్రహ్మణస్పతః మంత్రం వదతి ఉక్త్యం యవనిని ప్రజాపతికి పతియే ఉత్పత్తిస్థానముగా మంత్రదేవతగా చెప్పుదురో. యస్మిన్ ఇంద్రో వరుణో మిత్రో అర్యమా దేవా ఓకాంసి చక్రిరే యవని యందు ఇంద్రుడు వరుణుడు మిత్రుడు సూర్యుడు అర్యముడు ఆదిత్యులలో ఒకడు దేవతలు నివాసము ఉండి రక్షణ పొందుచున్నారో తస్మాత్ ఉచ్యతే నమామి ఇతి దానిచేత నమామి అని చెప్పబడుచున్నాడు. అథకస్మాదుచ్యతే హమితి అహమస్మి ప్రథమజా ఋతాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభ్యః వారియసన్ నాభాయి యో మా దదాతి సై దేవమావాహ అహమన్నమన్నమదంతమద్మి అహమన్నమన్నమదంతమాది అహం విశ్వం భువనమభ్యభవా సువర్ణజ్యోతిర్యా ఏవం వేదేతి మహోపనిషత్ 4 ఇతి ద్వితీయోపనిషత్ 2.16 అహం అనగా అథకస్మాత్ ఉచ్యతే అహం ఇతి అప్పుడు అహం అని దేనిచేత చెప్పబడుచున్నది? అహం అస్మి ప్రథమజా ఋతస్య ఋతమునకు అనుభవములో సందర్భ సత్యముగా తోచుచున్నదానికి ముందే అహం నేను జన్మించి ఉన్నాను. పూర్వం దేవేభ్యో అమృతస్య నాభ్యః దేవతలకు కూడా పూర్వమైన అమృతమునకు నాభి మూలము అయి ఉన్న యో మా దదాతి సై దేవం ఆవాహః అహం అన్నమన్నమదంతమద్మి అన్నం అన్నం అదంతం అద్మి అటువంటి దేవుని ఆహ్వానించి ఎవరైతే అహం అనే అన్నమును అన్నముగా అంతరంగమునందే సమర్పించునో అహం విశ్వం భువనమభ్యభవాం భువనం అభి అభవాం సువర్ణజ్యోతియహాయ ఏవం వేద ఆ దేవుడే నేను అయి నేనే విశ్వమును భువనమునకు స్థితిలయములు చేయు సువర్ణజ్యోతి శుద్ధ చిత్ స్వరూపుడను అని ఈ విధముగా తెలుసుకున్నవాడు అగును. ఇతి మహోపనిషత్. ఇది ఈ మహోపనిషత్ 3వ ఖండము. నృసింహ మంత్రమునకు శక్తిబీజములు. దేవా హవై ప్రజాపతిమబ్రువన్నానుష్టుభస్య మంత్రరాజస్య నారసింహస్య శక్తిం బీజంనో బ్రూహి భగవన్నితి. 3.1 నారసింహ మంత్రమునకు శక్తి బీజములు ఏవి? దేవా హవై ప్రజాపతిం అబ్రువన్. దేవతలు ప్రజాపతిని అడిగిరి, అనుష్టుభస్య మంత్రరాజస్య నారసింహస్య శక్తిం బీజంనో బ్రూహి భగవన్ ఇతి భగవాన్. నారసింహుని అనుష్టుభ మంత్రరాజము యొక్క శక్తి బీజము గురించి మాకు వివరించుము. సహోవాచ ప్రజాపతిర్మాయావ ఏషా నారసింహీ సర్వమిదం సృజతి సర్వమిదం రక్షతి సర్వమిదం సంహరతి తస్మాన్మయమితాం శక్తిం విద్యాద్య ఏతాం మాయాం శక్తిం వేద స పాప్మానం తరతి స మృత్యుం తరతి స సంసారం తరతి సోమృతత్వం చ గచ్చతి మహతీం శ్రియమశ్నుతే. 3.2 నారసింహ మంత్రమునకు మాయే శక్తి. సహ ఉవాచ ప్రజాపతః. అప్పుడు ఆ ప్రజాపతి చెప్పెను, మాయవా ఏషా నారసింహీ సర్వం ఇదం సృజతి. నారసింహుని మాయచేతనే ఈ సర్వము సృజింపబడినది. సర్వం ఇదం రక్షతి సర్వం ఇదం సంహరతి. మాయచేతనే ఈ సర్వము రక్షింపబడుచున్నది మయ్యు ఈ సర్వము సంహరింపబడుచున్నది. తస్మాత్ మాయాం ఏతాం శక్తిం విద్య అద్య అందుచేత ఆ మాయనే శక్తి అని ఇప్పుడు తెలుసుకొనవలెను. ఏతాం మాయాం శక్తిం వేద ఎవరు మాయను శక్తిగా తెలుసుకునెదరో స పాప్మానం తరతి, స మృత్యుం తరతి, స సంసారం తరతి. వారు పాపము నుండి తరించుదురు, వారు మృత్యువును దాటుదురు, వారు సంసారమును జయించుదురు. సో అమూతత్వం చ గచ్చతి మహతీం శ్రియం అశ్నుతే. వారు అమూతత్వం పొందెదరు, మహత్తరమైన శ్రియమును సంపదను పొందెదరు. మీమాంసంతే బ్రహ్మవాదినో హ్రస్వా దీర్ఘా ప్లుతాచేతి. యది హ్రస్వా భవతి సర్వం పాప్మానం, దహత్యమూతత్వం చ గచ్చతి. యది దీర్ఘా భవతి మహతీం శ్రియమాప్నోత్యమూతత్వం చ గచ్చతి. యది ప్లుతా భవతి జ్ఞానవాంభవతేమూతత్వం చ గచ్చతి. తదేతదృషినోక్తం నిదర్శనం స ఈం పాహీయ ఋజీషి తరుత్రః శ్రియం లక్ష్మీమోపలామంబికాం గాం షష్ఠీం చ యామింద్రసేనే త్యదాహు తాం విద్యాం బ్రహ్మయోనిం సరూపామిహాయషే శరణమహం ప్రపద్యే సర్వేషాం వ వారేసన్ సరూపాం తామిహాయషే. ఏతద్భూతానామాకాశ పరాయణం సర్వాణి హవా ఇమాని భూతాన్యాకాశాదేవ జాయంత ఆకాశాదేవ జాతాని జీవంత్యాకాశం ప్రయత్యభిసంవిశంతి తస్మాదాకాశం బీజం విద్యాత్తదేవ జాయస్తదేతదృషినోక్తం నిదర్శనం. హంసః శుచిషద్వసురంతరిక్షసద్ధోత వేదిష్దతిథిర్ద్రోణసత్ నుషద్వరసద్రుతసద్వ్యోమసదబ్జగోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ యా ఏవం వేదేతి మహోపనిషత్ ఇతి తృతీయోపనిషత్. 3.3 నారసింహ మంత్రమునకు ఆకాశమే బీజము. మీమాంసతే బ్రహ్మవాదనః హ్రస్వా దీర్ఘాప్లుతాచ ఇతి బీజము గురించి బ్రహ్మవాదులు మీమాంస పడుదురు. అది హ్రస్వమా దీర్ఘమా ప్లుతమా అని. హ్రస్వము ఒక మాత్ర, దీర్ఘం 2 మాత్రలు, ప్లుతం 3 మాత్రలు. యది హ్రస్వా భవతి సర్వం పాప్మానం దహతి అమృతత్వం చ గచ్చతి. అది హ్రస్వమైనచో హ్రస్వ బీజముగా ఉచ్చరించినచో సర్వ పాపములు దహించును, అమృతత్వం పొందుదురు. యది దీర్ఘా భవతి మహతీం శ్రియం అవాప్నోతి అమృతత్వం చ గచ్చతి. అది దీర్ఘము అయినచో మహత్తరమైన సంపద పొందెదరు, అమృతత్వం పొందెదరు. యది ప్లుతా భవతి జ్ఞానవాన్ భవతి అమృతత్వం చ గచ్చతి. అది ప్లుతమైనచో జ్ఞానవంతులు అగుదురు, అమృతత్వం పొందెదరు. తత్ ఏతత్ ఋషిణ ఉక్తం నిదర్శనం, ఈ విధముగా ఋషులచే నిదర్శనము చెప్పబడినది. స ఈం పాహీయ ఋజిషిత రుద్రః ఆ బీజ సోమరస స్వరూప రుద్రుడు మమ్ము రక్షించుగాక. శ్రియం లక్ష్మీం ఔపలాం అంబికాం గాం మా శ్రియమును లక్ష్మిని అంబికను పంటలను గోవులను రక్షించుగాక. షష్ఠీం చ యాం ఇంద్రసేన ఇతి అదాహుహ ఇంద్రసేన అని చెప్పబడు ఆ దైవము షష్ఠిని సంతానమును రక్షించుగాక. నోటు కానుపు తరువాత తల్లి బిడ్డలు 6 రోజులు సున్నితముగా ఉండును, ఆ 6 రోజులు పరిరక్షించునుగాక. తాం విద్యాం బ్రహ్మయోనిం సరూపాం ఇహ ఐషే శరణం అహం ప్రపద్యే బ్రహ్మవిద్య ద్వారా బ్రహ్మముతో సారూప్యము పొందుటకు అధ్యయనాభ్యాసములకు కావలసిన ఐషు కొరకు నేను శరణాగతి వేడుకొనుచున్నాను. సర్వేషాం వా ఏతత్ భూతానాం ఆకాశః పరాయణం, ఈ సర్వభూతములకు ఆకాశమే పరాయణము, మూలతత్వము. సర్వాణి హవా ఇమాని భూతాని ఆకాశాత్ ఏవ జాయంతే, అన్ని భూతములు కూడా ఆకాశము వలనే ప్రకటించబడుచున్నవి. ఆకాశాత్ ఏవ జాతాని జీవంతి, సర్వభూతములు ఆకాశము వలనే జనించుచున్నవి, జీవించుచున్నవి. ఆకాశం ప్రయంతి అభిసంవిశంతి, ఆకాశమునందే ప్రళయము చెందుచున్నవి. తస్మాత్ ఆకాశం బీజం విద్యా తత్ ఏవ జాయః కావున ఆకాశమే బీజము అని తెలుసుకొనవలెను. తత్ ఏతత్ ఋషిణ ఉక్తం నిదర్శనం, ఇదే ఋషులచే నిదర్శనము చెప్పబడినది. హంసః శుచిః అద్వసుః ఆ నారసింహ పరబ్రహ్మము పరమహంస శుద్ధుడు అద్వయుడు అయి ఉన్నాడు. అంతరిక్ష సత్ హౌతా వేదిషద్ అతితః దురోణ సత్ సర్వము ఓతప్రోతముగా అంతరిక్షమే ఆకాశమే నివాసముగా ప్రకటితమై ఉన్న అతిథి కాలతీతుడు. నుషద్వర సత్ ఋత సత్ వ్యోమ సత్ అబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ పురుషోత్తముడు ఋతము సత్యము చిత్ ఆకాశ స్వరూపుడు. నీటియందు గోవులందు ధర్మమునందు పర్వతములందు అంతటా ప్రకటితమై ఉన్న మహనీయుడు. యా ఏవం వేద ఇతి మహోపనిషత్, ఈ విధముగా తెలుసుకొనవలెను అని చెప్పుచున్నది ఈ మహోపనిషత్.